అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన కళాకయా చక్షూరున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవ మహేశ్వరం, గురురేవ పరమ బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః.